కదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. అసలు నరేమో లేక లీడర్ అయినా రాక ఉన్న డ్రైవర్ సరిపోక వేరెవరు తోడు లేక. జగదంబా జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు కోసం ఎతుకింది మల్ల మల్ల. అసలు నారేమో లేక క్లీనరు అయినా రాక ఉన్న డ్రైవర్ సరిపోక వేరెవరు తోడు లేక. జగదంబ జంక్షన్ లో జింక పిల్ల సరిజోడు.